పుట్టి పాపలో నిలిచిపోరా, నీవెంత లోకాల గెలువ నీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీవెంత లోకాల గెలువ నీరా. నా కంటి అందుకుందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువ నీరా. ఆ చంద మామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చంద మామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. బంధాలను అల్లుకొందాము దెందాలు పాలించగా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలువ నీరా. కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. తారు బయట ఎండలు, సరుగు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక టంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా.